2.11 అసోచ్యానన్వసోచస్వం ప్రజ్ఞావదాంశ్చ భాషసే గతా సునగతా సుంశ్చ నానుసోచంతి పండితాః. అనగా అశోకించడానికి తగనివానిని అశోచ్యుడు అని అంటారు. భీష్ముడు, ద్రోణుడు మొదలగువారు సద్వ్యవహారము చేయువారు మరియు పరమార్థ దృష్టితో నిత్యులైయున్నందున వారిని అశోచ్యులు అని చెప్పవచ్చును. ఏలైనా వారు దేనిని గురించి చింతించరు? అటువంటి వారిని గురించి నీవు అర్జునుడు చింతించున్నావు, నాచేత చంపబడుదురు అని నీవు చింతించుచున్నావు. ఇంకా ఆ పైన వారు లేకుండా నేను రాజ్యసుఖములను ఎట్లు అనుభవించగలని నీవు చింతించుచున్నావు. పైగా నీవు సర్వము తెలిసిన వానివలే మాట్లాడుచున్నావు. అనగా నీవు ఉన్మత్తుని, పిచ్చివాని వలెను, మూర్ఖునివలెను మరియు బుద్ధిమంతునివలెను పరస్పర విరుద్ధమగు మాటలు మాట్లాడుచున్నావు. ఆత్మజ్ఞానము కలిగియున్న పండితులు చచ్చిన వారిని గురించిగాని, బ్రతికియున్న వారిని గురించిగాని శోకమును పొందరు. పాండిత్యం నిర్నిద్య 3.5.1 అనగా శృత్యానుసారముగా ఆత్మవిషయక జ్ఞానమునే పాండిత్యమందురు. అట్టి ఆత్మవిషయక జ్ఞానము గలవారే పండితులు. కాని నీవు మాత్రము నిత్యులు అనగా ఏ కాలమునందు మరణమును పొందనివారు, అందుచేత చింతింపతగనివారు అయిన భీష్మ ద్రోణాదుల వంటి మహనీయుల కొరకు చింతించుచున్నావు. అందుచేత నీవు మూఢుడవు అనగా సత్యమును ఎడుంగనివాడవు అని అభిప్రాయము. భీష్మ, ద్రోణాదులు అశోచ్యులు అనగా చింతింపతగనివారు ఎందుచేత? అందుచేత వారు నిత్యులు. నిత్యులు ఎలా అంటే, పైన అందరూ అను బహువచన ప్రయోగము దేహభేదముననుసరించి చెప్పబడినదేగాని ఆత్మదృష్టితో అనగా ఆత్మభేదమును దృష్టి అందించుకుని చెప్పబడలేదు. ఏలైనా ఆత్మ ఒక్కటే, ఆత్మకు భేదము అనగా బహుళత్వము, అనేకత్వము లేదు. ఆత్మ దేనివలే నిత్యమైయున్నది? అందుకు దృష్టాంతము 2.12 నత్యేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ చైవన భవిష్యామః సర్వే వయమతః పరం. నా అనగా ఏ కాలమందునూ నేను లేను అని చెప్పరాదు. నేను అన్ని కాలములయందును ఉండును అనగా ఆ నేనుకు ఎన్ని దేహములు కలిగి నశించినను, ఆ నేను ఎటువంటి నాశము లేక ఎల్లప్పుడూ ఉండును. అలాగే నీవు కూడా ఒకప్పుడు లేవు అనుమాట సత్యము కాదు. నీవు కూడా నేను వలెనే సర్వకాలములయందును తప్పక ఉన్నావు. ఆ రాజులు గూడా లేరనరాదు. వారు గూడా సర్వకాలములయందును ఉండియున్నారు, అవశ్యము ఉండియున్నారు. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 18. ఈ దేహాదులు నశించిన తరువాత గూడా మనమందరము ఉండము అనుమాట సత్యము కాదు, తప్పక ఉంటాము. తాత్పర్యమేమనగా ఆత్మరూపముతో అందరూ గూడా భూత భవిష్యత్ వర్తమాన 3 కాలములయ్యందునూ నిత్యులై ఉంటారు. 2.13 దేహినో 2 సమ్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అనగా ఎవనికి దేహము కలదో అతడు దేహి అనగా దేహము కలవాడు అనబడును. ఆ దేహి యొక్క అనగా శరీరమును ధరించియున్న ఆత్మ యొక్క ఇప్పుడు ఆయాత్మను కలిగియున్న శరీరమునకు పరస్పర విరుద్ధములైన ఈ 3 అవస్థలు కలుగుచుండును. ఈ అవస్థలయందు మొదటిదైన బాల్యము నశించినప్పుడు ఆత్మ నశింపదు. అట్లే బాల్యము నశించి యౌవనవస్థ ఉద్భవించినప్పుడు క్రొత్త ఆత్మ ఉద్భవించుటలేదు. మరి అప్పుడు ఏమి జరుగుతుంది అంటే, నిర్వికారమైన ఆత్మయందే అనగా ఆత్మకే 2వ అనగా యౌవనము మరియు 3వదగు వృద్ధాప్యము కలిగినట్లుగా మనము చూచుచుందుము. అలాగే నిర్వివికారమైన ఆత్మ పదార్థమునకే దేహాంతర ప్రాప్తి అనగా ఒక అవస్థ పోయి రెండవ అవస్థ ఎట్లు కలుగుచున్నదో అట్లే ఒక దేహము నశించి మరియొక దేహము కలుగుచున్నది. అలా జరిగినందువలన ఆత్మయందు ఎటువంటి వికారము కలుగుటలేదు. దేహములే వికారమును నాశమును పొందుచున్నవి, అందుచేత ఆత్మ నిర్వికారమైనది అని తెలుసుకునినందువలన బుద్ధి అనగా నిజమైన తెలివగలవానికి దేహాదులయందు ఎటువంటి మోహము కలుగదు, అనగా ఈ దేహమే నేను అనుభావము ఉండదు. అలా అయినప్పటికీ అనగా ఆత్మ నిత్యమైనదే అయి ఉన్నప్పటికీ అలా ఆత్మ నిత్యమైనది మరియు నిర్వికారమైనది అని తెలిసియున్న జ్ఞానులకు ఆత్మ నశించునను మోహము దానివలన కలుగు భయము లేనప్పటికీ శీతోష్ణములు సుఖదహకములు ప్రాప్య అప్రాప్యములు అందువలన కలుగు లౌకిక మోహము మరియు సుఖము లభించినందువలన మరియు దుహకము వలన కలుగు శోకము ఆయాత్మకే కలుగుచున్నట్లుగా లోకులు అనగా అర్జునుడు లాంటివాళ్లు తలంచుచుండుట చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. 2.14 గుమాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుహకదాహ ఆగమాపాయినో 2 నితయాస్తాం స్థితిక్షస్వ భారత అనగా మాత్ర అనగా శబ్దాది విషములను ఏ సాధనముల ద్వారా తెలుసుకొనుట జరుగుచుండునో అటువంటి చెవులు మొదలగు ఇంద్రియములు మరియు ఆ ఇంద్రియముల స్పర్శ అనగా శబ్దాది విషములతో వాటి సంయోగము ఇవన్నీ కలిసి శీతోష్ణములు మరియు సుఖదుహకములను కలిగించుచుండును. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 19. శీతము అనగా చల్లదనము ఒకప్పుడు సుఖమును కలిగించినదిగాను మరొకప్పుడు దుహకమును కలిగించినదిగాను ఉండును. అట్లే ఉష్ణము అనగా వేడి కూడాను ఈ విధముగా శీతోష్ణములు అనిశ్చిత రూపములు కలిగియుండును. కాని వాటివలన కలుగు సుఖ దుహకములు మాత్రము నిశ్చిత రూపము కలిగియుండును. ఏలైనా ఆ సుఖదుఃఖాదులయందు ఎటువంటి వికారము అనగా మార్పు ఉండదు. అందువలన సుఖదుహకముల కంటే వేవుగా శీతోష్ణములు గ్రహించబడుచున్నవి. పై కారణముగా ఆ మాత్ర స్పర్శాది అనగా ఇంద్రియములు మరియు వాటి విషయములు వాటి సంయోగ వియోగములు ఉత్పత్తి వినాశములు కలవయ్యున్నవి. ఆ కారణముగా అవి అనిత్యములైయున్నవి. అందువలన ఆ శీతోష్ణాదులను మానవుడు సహించవలేను, అనగా వాటివలన సుఖదుహకములను పొందరాదు. ప్రశ్న, అలా శీతోష్ణాదులను ఓర్చుకొనినందున కలుగు లాభమేమి అన్నచో 2.15 యం హి న వ్యథేక్త్యతే పురుషం పురషర్షభ సమదోహక సుఖం ధీరం సో 2 మూతత్వాయ కల్పతే అనగా ఏ పురుషుడు సుఖదుహకములు రెంకియందు హర్ష విషాదములు లేక నిర్వికారముగానే యుండునో అటువంటి ధీరుడు మరియు జ్ఞాని అయినవాడు పైన చెప్పబడిన శీతోష్ణాదులను లెక్కచేయక అనగా వాటిచేత కలుగు సుఖదుహకములను లెక్కచేయక ఆత్మభావముతో నిర్వికారుడైయుండును. ఆ విధముగా ఆత్మభావముతో ఉండు దేహమునకు కలుగు శీతోష్ణ జనితమైన సుఖదుహకాదులను పొందకయుండునో అట్టి పురుషులు మృత్యువును కూడా పొందనివారే మోక్షభావమును పొందుటకు సమర్థులగుదురు. అందుచేత అజ్ఞాన జనితమైన శోకమోహాదులను త్యజించి శీతోష్ణములను కూడా సహించి నిర్వికారముగా ఉండుట మంచిది. అందువలన 2.16 నాస్తో విద్యతే భావో నాభావో విద్యతే సతః అభయోరపి దృష్టో 20 తస్వనయోస్తత్వ దర్శిభ్యః అనగా నిజముగా విచారించి చూచిన ఎడల అస్తిత్వమే లేనటువంటి శీతోష్ణాదులు మరియు వాటికి కారణమగు పదార్థములు లేనేలేవు. ఏలైనా ప్రమాణముల ద్వారా 1 ప్రత్యక్ష ప్రమాణము 2 అనుమాన ప్రమాణము 3 శాస్త్ర ప్రమాణము 4వది నుభవ ప్రమాణము నిరూపించుటకు ప్రయత్నించినప్పుడు ఈ శీతోష్ణాదులు మరియు వాటికి కారణమైన అగ్ని, జలము, వాయువు మొదలగునవి పదార్థములుగా నిరూపించబడుట లేదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 20. ఈ శీతోష్ణాదులు కేవలము వికారములు. ఈ వికార రూపములైన పదార్థములు ప్రతిక్షణము స్థిరముగా ఉండక వికారమును పొందుచూ ఉండును. అదెట్లన కన్నుల ద్వారా వీటిని నిరూపించుటకు ప్రయత్నించినప్పుడు ఘటాదులు మట్టి కంటే వేలుగాలేవని రుజువగును. అందుచేత ఘటము అసతార్థము అనగా లేనిది అగుచున్నది. అందుకే ఒక తత్వవేత్త ఇలా పాడుకున్నాడు, ఘటము ఘటమని పలుకుచుందురు ఘటము ఎన్నది లేనేలేదు. మట్టికంటే వేవుగా మరి ఘటము ఎన్నది కానరాదు ఓ పరమగురుడా. భ్రాంతి తత్వము తెలుపరావయ్యా ఓ పరమగురుడా. భ్రాంతి తత్వము తెలుపరావయ్యా. చూ అమూత బిందువులు సడ్డ్భా. ఆ విధముగా వికారములన్నీ కారణము కంటే వేవుగా లేవని రుజువగుచున్నది. అట్లేలైన ఘటాది దృశ్యములగు వస్తువులన్నీ వాటి ఉత్పత్తికి పూర్వము నాశమునకు తరువాత దృశ్యములు కాకుండా పోవుచున్నవి. ఇందులకు పూర్వపక్షము ఘటమునకు మట్టి కారణము, మరి మట్టికి మరొకటి కారణము, ఆ మరొకదానికి మరొకటి కారణము. ఈ విధంగా చూస్తూ పోతే చివరకు అభావము అనగా ఏమీ లేదు అని రుజువగును. సమాధానము అలా అనడం సరికాదు. ఏలేనా సర్వత్రా అనగా సర్వప్రాణులయందు సబ్బుద్ధి మరియు అసబ్బుద్ధి అని రెండు బుద్ధులు ఉంటాయి. ఏ పదార్థమును విషయముగా చేసుకుని బుద్ధి ఎటువంటి వికారమును పొందకయుండునో ఆ పదార్థము సత్తు అనగా సత్పదార్థము. మరియు పదార్థమును విషయముగా చేసుకును ఏ బుద్ధి మారుతూ ఉంటుందో అనగా వికారమును పొందుతూ ఉంటుందో ఆ బుద్ధి అసత్బుద్ధి. ఈ విధముగా సత్ మరియు అసత్తులను విభజించు శక్తి బుద్ధి యొక్క అధీనమునందున్నది. అన్నిచోట్ల సమానాధికరణం అనగా ఒకే మూల పదార్థమునందు అందరి యందును ఈ రెండు విధములైన బుద్ధులు దాగి ఉంటాయి. నీలకమలమునందు కమలత్వము, నీలత్వము అను రెండు బుద్ధులు ఉంటాయి. అలాగక ఘటము ఉన్నది, వస్త్రమున్నది, ఏనుగు ఉన్నది అన్నట్లుగా అన్నిచోట్ల రెండు రెండు బుద్ధులు ఉంటాయి. ఆ రెండు బుద్ధులలో ఘటాదులను విషయముగా తలంచు బుద్ధి నిత్యము అనగా ప్రతిక్షణము వికారమును పొందుతూ ఉంటుంది. ఈ విషయం ఇంతకు పూర్వమే విశదముగా చెప్పబడినది. కాని సద్బుద్ధి మాత్రము ఎటువంటి వికారమును పొందదు. అందుచేత ఘటాదులను విషయముగా చేసుకును బుద్ధి అసద్బుద్ధి. ఏలేనా దానియందు వ్యభిచారము అనగా వికారము కలుగుచుండును. కాని సద్బుద్ధికి తోచు విషయమునందు వికారము ఉండడు. అందుచేత అది సద్బుద్ధి అనబడుతుంది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 21. పూర్వపక్షము ఘటము నశించినప్పుడు ఘట విషయమును గ్రహించు బుద్ధి కూడా నశిస్తుంది. అప్పుడు సద్బుద్ధి కూడా నశించుచున్నది గదా. సమాధానము అలా చెప్పడం సరికాదు. ఏలేనా వస్త్రము మొదలగు ఇతర విషయములందు సద్బుద్ధి ఉంటుంది. ఆ సద్బుద్ధి కేవలము విశేషణమును మాత్రమే విషయంగా గ్రహిస్తుంది. పూర్వపక్షము సద్బుద్ధి వలెనే ఘటబుద్ధి కూడా మరో ఘటంలో చూస్తుంది గదా. సమాధానము అది సరికాదు. ఏలేనా వస్త్రములు మొదలగు వాటియందు చూడజాలదు గదా. పూర్వపక్షము ఘటము నశించిన తరువాత అందులో సబ్బుద్ధి కూడా దేని చూడజాలదు గదా. 1. సమాధానము అట్లనుట సరికాదు. ఏలేనా అచ్చట ఘటరూప విశేషత లేదు. సద్బుద్ధి సామాన్యమునుగాక విశేషమును మాత్రమే విషయంగా చూస్తుంది. అందుచేత ఎప్పుడైతే ఘటరూపమైన విశేష్యము లేనిదగుచున్నదో, అప్పుడు విశేష్యము లేకుండా విశేషణము యొక్క ఉనికిని సబుద్ధి దేనిని విషయంగా చేయగలదు. అయినప్పటికీ కూడా విషయము లేనంత మాత్రమున సద్బుద్ధికి లేమి కలుగదు. పూర్వపక్షము ఘటాది విశేష్యములు లేనందువలన ఏకాధికరణత అనగా రెండు విధములైన బుద్ధులు ఒకే అధిష్టానము అనగా ఆధార వస్తువునందు కలిగియుండుట సాధ్యము కాదు గదా. సమాధానము అట్లు తలంచుట సరికాదు. ఏలేనా ముగతృష్ణాదులయ్యందు అధిష్టాన పదార్థము లేకుండగనే ఇతర వస్తువు అనగా జలము ఉండుటలేదు. అయినప్పటికీ ఇది జలము అను బుద్ధి అని తోచుటేందు సమానాధికరణత్వము, సమానాధికరణత్వం అనగా రెండు వస్తువులు ఉన్నట్లుగా తోచుట. అంతేగాని నిజముగా అచట సత్పదార్థము ఉన్నదా లేదా అని కాదు, చూడబడుచున్నది గదా. అందుచేత అసత్తులగు శరీరాదులయందును శీతోష్ణాది ద్వంద్వములయ్యందును మరియు వాటికి కారణములైన వాటియందును ఎటువంటి భావము అనగా ఉనికి ఉండదు. అట్లే ఆత్మతత్వమైన ఏ సత్పదార్థము కలదో దాని యొక్క లేమి అనగా అభావము ఉండదు. ఏలేనా ఆ సత్పదార్థము సర్వత్రా నిర్వికారముగా ఉండియున్నది. ఈ మాట ఇంతకు పూర్వము గూడ చెప్పబడియున్నది. ఈ విధముగా సత్తు అయిన ఆత్మతత్వము మరియు అసత్తు అయిన అనాత్మతత్వము ఈ రెంటిని గురించి చెప్పిన ఈ నిర్ణయము తత్వమును తెలుసుకున్నవారి ముఖత చెప్పబడియున్నది. అందుచేత సత్తు సత్తే మరియు అసత్తు అసత్తే, తత్ అననది సర్వనామము. అందులో సర్వ అంటే బ్రాహ్మ పదార్థము, అందుచేత దాని పేరు అనగా సర్వమయున్న బ్రహ్మతత్వమునకు తత్ అని పేరు. దాని యొక్క భావమును అనగా ఉనికిని అనగా బ్రహ్మతత్వము యొక్క యథార్థ స్వరూపమునే తత్వము అని అంటారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 22. ఆ తత్వమును దర్శించుటయే స్వభావముగా కలిగియున్నవారులు తత్వదస్సులు అనబడుచుందురు. అటువంటి తత్వదస్సుల ద్వారానే పైన చెప్పబడిన నిర్ణయము చేయబడినది. మీరు కూడా అనగా అర్జునుడు లాంటి వాళ్లు కూడా ఆ తత్వమును దర్శించిన మహాపురుషుల యొక్క బుద్ధిని ఆధారముగా చేసుకుని శోకమోహములను విడనాడి మరియు నియతము మరియు అనియతము అనగా సత్తు అసత్తు రూపములైన శీతోష్ణాది ద్వంద్వములను ఇవన్నీ కేవల వికారములేగాని నిజమైనవి కాకపోయినను ముగతృష్ణాదులయందు తోచు జలమువలే మిథ్యా ప్రతీతములే అనగా నిజముగా లేకున్నను భ్రాంతి వలన ఉన్నట్లుగా తోచునవి మాత్రమే అని తలంచి సహించవలయును. ఇప్పుడు మరో ప్రశ్న అయితే నిస్సందేహముగా సత్పదార్థమై సర్వకాల సర్వావస్థలయందును నిర్వికారముగా ఉండు పదార్థము ఏది? అందులకు భగవంతుని ద్వారా సమాధానము 2.17. అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం వినాశమవ్యయ శాస్య న కశ్చిత్ కర్తుమర్హతి, అనగా నశించే స్వభావము లేని వస్తువు అవినాశి అనబడును. తూ అను శబ్దము అసత్తులోని సత్తు యొక్క విశేషత్వమును తెలుపుచుండును. నీవు దానిని అవినాశిగా తెలుసుకొనుము, గుర్తించుము. దేనిని? ఏ సత్ అను శబ్దము వాచ్యార్థము ద్వారా ఆకాశము మొదలు సమస్తమైన విశ్వమును ఘటాదుల వలె వ్యాపించియున్నదో దానిని బ్రహ్మ తత్వముగా గుర్తించుము. ఈ అవ్యయమైన అనగా దేనియందు ఎటువంటి వికారము జరగదో దానిని అవ్యయమందురు. అటువంటి అవ్యయమైన బ్రహ్మతత్వమును ఎవ్వరు దేని ద్వారానూ నశింపజేయజాలరు? ఏలేనా ఆ సత్ అనబడు బ్రహ్మ పదార్థము ఎటువంటి వ్యయము అనగా చికారము లేనిదగుట చేత దేహాదుల వలె తన స్వరూపమునందు ఎటువంటి వికారమును కలుగనివ్వదు. సత్యమై నిత్యమై నిర్వికారమై యుండును ఈ బ్రహ్మ పదార్థమునకు తనదంటూ మరియొక వేటు పదార్థము లేనందున ఏ పదార్థమునందు ఎటువంటి వికారము సంభవించినను దీనియందు మాత్రము ఎటువంటి వికారము కలుగదు. ఉదాహరణమునకు దేవదత్తు తన ధనము పోయినప్పుడు ఎట్లు ధనహీనుడు అగునో అట్లు ఈ బ్రహ్మతత్వమునందు ఎన్నడూ ఎటువంటి వికారముగాని నష్టముగాని కలుగనేరదు. అందువలననే ఈ నాశరహితమైన బ్రహ్మమును నశింపజేయగల సామర్థ్యము ఎవ్వరికినీ లేదు. ఎవ్వరు గూడ చివరకు ఈశ్వరుడు గూడా ఈ బ్రహ్మతత్వమును నశింపజేయజాలడు. ఏలేనా ఆత్మయే స్వయముగా బ్రహ్మము, అందుచే తనకు విరుద్ధమైన కార్యము తానే ఎన్నడూ చేయజాలడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 23. మరో ప్రశ్న, విదేని యొక్క స్థితి క్షణక్షణము వికృతత్వమును పొందుచుండునో ఆ అసత్ పదార్థము ఎట్లుండును? అందులకు సమాధానము 2.18. అంతవంతా ఇమే దేహ నిత్యస్యుక్తాః శరీరిణః అనాశినో 2. విప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత, అనగా ఏ పదార్థములకు ఆది అంతములుండునో అవి ఎన్నియు వినాశము గలవి అనగా అంతము గలవి. ఏ విధముగా మూగతృష్ణ మొదలగు వాటియందుతోచు జలము సత్బుద్ధి మొదలగు ప్రమాణముల ద్వారా నిరూపించుటకు ప్రయత్నించినప్పుడు ఆ జలము ఆ జలమునకు సంబంధించిన భ్రాంతిజన్య భావము తొలగిపోవుచున్నదో అట్లు తొలగిపోవుటయే వాటి యొక్క అంతము. ఆ విధముగానే మన ఈ శరీరాదులన్నీ కూడా అంతము గలవియే. మరియు స్వప్నమునందును లేక మాయచేతనతోచు శరీరాదులవలే మన ఈ శరీరములన్నీ అంతము గలవియే. అందుచేత ఈ అవినాశి అనగా నాశము లేనటువంటి అప్రమేయము మరియు శరీరమును ధరించినటువంటి ఆత్మ యొక్క ఈ దేహాదులన్నీయు వివేకము గల పురుషుల ద్వారా అంతములు గలవి అని చెప్పబడినవి. ఇది వివేకము గల పండితుల అభిప్రాయము. నిత్యము మరియు అవినాశి అనగా నాశము లేనటువంటి వస్తువు కలదు అని చెప్పుట పునరుక్త దోషము లేని మాటయే. శరీరము అగ్నియందు దహించబడినప్పుడు ఆ శరీరము అదృశ్యమై నశించినది అని చెప్పబడుచున్నది గదా. మరియు రోగముల చేత పీడించబడి విపరీత పరిణామమును పొంది దృశ్యముగా ఉండి కూడా నశించినది లేక క్షీణించినది అని చెప్పబడుచున్నది గదా. అందువలన అవినాశి మరియు నిత్యమైన ఈ రెండు విశేషణముల యొక్క అభిప్రాయము ఏమనగా ఈ ఆత్మపై రెండు విధములుగాను నాశముతో సంబంధము లేని పదార్థమే. అలా చెప్పని ఎడల ఆత్మ పదార్థము యొక్క నిత్యత్వము గూడా భూమి మొదలగు భూతముల వలె అనిత్యమగును. అలా కాకూడదు. అందుచేతనే దీనిని అనగా ఆత్మను అవినాశి మరియు నిత్యమైనది అని చెప్పబడినది. ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా దేని యొక్క స్వరూపము నిర్ణయించబడజాలదో అది అప్రమేయము అనబడును. పూర్వపక్షమ మరి శాస్త్రాది గ్రంథముల ద్వారా ఆత్మ యొక్క స్వరూపము నిర్ణయించబడుచున్నది గదా. అలాంటప్పుడు ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా దానిని ఇదమిద్దమని నిర్ణయించబడుట సిద్ధమే అయి ఉన్నది గదా. అలాంటప్పుడు అది అనగా ఆత్మ అప్రమేయము అని చెప్పడం ఎలా కుదురుతుంది? సమాధానము, అలా చెప్పడం ఉచితం కాదు. ఏలేనా ఆత్మస్వతః సిద్ధమయ్యున్నది. ప్రమాతేన ఆత్మ సిద్ధించిన తరువాతనే సాధకుని యొక్క ప్రమాణ విషేకమైన ప్రయత్నము ఆరంభమగుచున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 24. ఏలేనా నేను ఫలానా అయి ఉన్నాను అని ఆ విధంగా ముందుగా తనని తాను గుర్తించకుండానే ఇతరమైన తెలుసుకొనదగియున్న పదార్థములను తెలుసుకొనుటకు ప్రయత్నించుట కుదరదు. ఇంకా మరో విశేషమేమనగా తనకు తాను ఎవ్వడు కూడా అప్రత్యక్షముగా అనగా అజ్ఞాతముగా అనగా తెలియకుండా ఉండడు. శాస్త్రము ప్రమాణముల యందు చివరిది. మొదటిది ప్రత్యక్ష ప్రమాణము, రెండు అనుమాన ప్రమాణము, మూడవది శాస్త్ర ప్రమాణము అనగా ఆగమ ప్రమాణము. అది అనగా ఈ అంతిమ ప్రమాణము ఆత్మయందు ఆరోపించబడిన సర్వమైన అనాత్మ పదార్థములను తొలగించిన తదనంతరమే ఆత్మ విషయమునందు ప్రమాణముగా సిద్ధమగును. అంతేగాని అసలే తెలియబడని అనగా అజ్ఞాతముగా ఉన్న వస్తువును తెలియజేయుట వలన కాదు. శృతి కూడా ఇలాగే చెప్పింది, ఏదైతే సాక్షాత్తుగా అపరోక్షమయ్యున్నదో అదే బ్రహ్మపదార్థము, ఇంకా ఏ ఆత్మతత్వము అందరి శరీరములయందు వ్యాపించియున్నదో అదే బ్రహ్మము. ఈ విధంగా ఆత్మ నిత్యమైనదని, నిర్వికారమైనదని సిద్ధించినది. అందుచేత నీవు యుద్ధము చేయుము, యుద్ధము నుండి విరమించవలదు. పై చెప్పిన మాటలననుసరించి యుద్ధము చేయుట ఆతని విధి అనగా కర్తవ్యము అని చెప్పినట్లు కాదు. ఏలేనా, అర్జునుడు యుద్ధము చేయడానికి సర్వసన్నద్ధుడై వచ్చియేయున్నాడు. కాని అకస్మాత్తుగా తన బంధువులను ఒక్కచోటుగా చూచినందువలన అతని మనస్సునందు శోకమోహములు అలముకొనుటచే యుద్ధము చేయనని కూర్చుండిపోయినాడు. ఆ శోకమోహములు అతనిని తన కర్తవ్యమును నెరవేర్చనివ్వకుండా ప్రతిబంధకములుగా ఏర్పడినవి. ఆ ప్రతిబంధకములైన శోకమోహములను తొలగించుట అను ప్రయత్నమే భగవానుడు ఇచ్చట చేయుచున్నాడు. అందుచేత నీవు యుద్ధము చేయుము అని చెప్పుట తన ఆమోదమును తెలుపుటయేగాని యుద్ధము చేయమని ఆజ్ఞాపించుట మాత్రము కాదు. అసలు ఈ గీతాశాస్త్రము యొక్క ఉద్దేశ్యము ప్రపంచము అనగా సంసర్మునకు కారణరూపమైన శోకమోహాదులను నిర్వర్తింపజేయుటేగాని సంసారమును కలిగించుట కాదు. ఇటువంటి అర్థమును ఇచ్చినటువంటి వేదముల నుండి రెండు రుక్కులను సాక్ష్య స్వరూపముగా చూపుచున్నారు. నేను గనుక యుద్ధము చేసినట్లయితే ఆ యుద్ధమునందు నా ద్వారా అనగా నేను యుద్ధము చేయుట కారణముగా భీష్మద్రోణాదులందరూ చంపబడతారు. ఆ విధంగా నేను వాళ్లను చంపినవాడనవుతాను అని తలంచుట ఓ అర్జున, కేవలము మిథ్యయే. అదెట్లనా? 2.19 యయేనం వేత్తి హంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌతౌ న విజానితో నాయం హంతి న హన్యతే. అనగా పైన చెప్పబడిన వివరణననుసరించి ఈ ఆత్మను నేను చంపుచున్నాను. నేనే ఈ మరణక్రియకు కర్తను, మరియు దేహము నశించినందువలన ఆత్మస్వరూపుడైన నేను నశించుచున్నాను. ఆ విధముగా హనన క్రియారూపమైన ఈ యుద్ధమునందు చనిపోవుట శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. 25. కారణముగా నేను కర్మను అగుచున్నాను అనగా నేను చంపబడుచున్నాను అని తలంచుపై ఇరువురు అహం ప్రత్యయమునకు విషయభూతమైన ఆత్మను తమ అజ్ఞానము కారణముగా తెలియజాలకయ్యున్నారు. నేను చంపుచున్నానని లేక నేను చంపబడుచున్నానని తలంచువారందరూ ఆత్మతత్వమును ఎదుంగనటువంటి అజ్ఞానులే. ఏలేనా, ఈ ఆత్మ వికారరహితమైనది అగుటచేత అది ఎవరిని చంపదు, చంపజాలదు, మరియు చంపబడదు. ఆ విధముగా ఆత్మహనన క్రియకు కర్తయు కాదు, కర్మయు కాదు, కాజాలదు. ప్రశ్న, ఆత్మ నిర్వికారమని ఎట్లు తెలియను అన్నచో ఇదిగో ఈ రెండవ మంత్రమును చూడండి. 2.20 నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భృత్వా రెండు భావితావాన భూయః అజో నిత్యః శాశ్వతో జయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అనగా ఈ ఆత్మ పుట్టునది కాదు, అనగా పుట్టినటువంటి వస్తువులయందు కలుగు వికారము ఈ ఆత్మయందు ఉండదు. పుట్టినది కానందున దీనికి మరణము కూడా లేదు, మరణించదు. అనుశబ్దము ద్వారా వినాశమను అంతిమ వికారము ఈ ఆత్మయందు కలుగదు అని దృఢముగా చెప్పబడినది. కదాచిత్ అనుశబ్దము అన్ని విధములైన వికారములను ఆత్మయందు నిషేధించుచున్నది. ఎలాగునయనగా ఆత్మ ఎన్నడూ పుట్టదు మరణించదు అన్నట్లుగా ఈ ఆత్మ పుట్టుటయను వికారమును పొంది మరళ మరణించుట అనగా వినాశమును పొందుట అనగా లేకుండా పోవుట అను వికారములను పొందదు పొందునటువంటిది కాదు అందుచే మరణించదు. ఏలైనా ఏ పదార్థము పుట్టి మరల నాశమును పొందునో అనగా లేకుండా పోవునో దానిని నశించుట మరణించుట అని అందురు. వా మరియు నా శబ్దముల ప్రయోగము వలన తెలియనదేమనా ఆత్మ శరీరము వలె మొదట లేక తరువాత కలుగునది కాదు. అందుచేత ఇది జన్మించినది కాదు. అలా జన్మమరణములు లేనిదగుటచే ఈ ఆత్మ అజము అనగా పుట్టుకలేనిది మరియు మరణించదు గావున ఆత్మ నిత్యమైనది అని చెప్పబడుచున్నది. అది అంతములనబడు రెండు వికారములు దానియందు లేవని నిషేధింపబడినందు వలన మధ్యలో తోచు సమస్త వికారములు కూడా నిషేధింపబడుచున్నవి. అలా అయినప్పటికీ కూడా మధ్యయందు కలుగు వికారములను కూడా ఆయా వికారములను స్పష్టముగా నిషేధించు విశిష్ట శబ్దముల ద్వారా విశదీకరించుట మంచిది. అందుచేత పైన చెప్పబడినటువంటి బాల్యము యౌవనము మొదలగు అన్ని వికారములు ఏ విధముగా నిషేధింపబడుచున్నవో తెలియవచ్చును. అలా నిషేధించుట కొరకు శాశ్వతము అను శబ్దము ఉపయోగించబడుచున్నది. సర్వకాల సర్వావస్థలయందును ఎటువంటి వికారమును పొందని వస్తువును భావమును శాశ్వతము అని అందురు. ఈ శాశ్వతము అను శబ్దము ద్వారా అపక్షయ అనగా క్షయమును పొందుట అనగా పూర్వరూపము నశించుట రూపమునకు కలుగు వికారము. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 26 నిషేధించబడుచున్నది. ఏలైనా ఆత్మ అవయవరహితమైనది, అందుచేత దానికి రూపక్షయము అనగా దానరూపమునందు ఎటువంటి వికారము కలుగనేరదు. మరియు ఆత్మ నిర్గుణమైనదై యున్నందున దాని గుణములయందు కూడా ఎటువంటి క్షయము సంభవము కాదు. నాశము వికారము పురాణము అను ఈ శబ్దము ద్వారా అపక్షయమునకు విరుద్ధముగా వృద్ధి అనబడు ఏ వికారము ఉన్నదో అది కూడా నిషేధించబడుచున్నది. ఏ పదార్థము ఇతర వస్తువులతో కూడి తన రూపమును మార్చుకొని కొత్త రూపమును పొందునో అటువంటి మార్పును మనము ఆ వస్తువు వృద్ధిని పొందినది అని తలంచుతూ ఉంటాము. కాని ఈ ఆత్మ అని చెప్పబడు పదార్థము మాత్రము అవయవరహితమైనది అయి ఉన్నందున ఎప్పుడు నూతనమైనదే. మరియు పురాణము అనగా ఎటువంటి వికారము లేక ఆద్యంతములు కూడా లేక నిత్యమైనది సత్యమైనది పెరగదు తరగదు మారదు నశించదు. అంతేకాకుండా శరీరము నశించిన ఆ శరీరమునందు వ్యాపించియున్న ఆత్మ మాత్రము నశించదు. అంతేగాక శరీరమునందు కలుగు బలము దుర్బలత్వము ఆరోగ్యము అనారోగ్యము ఆకలి దప్పులు జన్మమరణములు మొదలగు వికారములతో ఎటువంటి సంబంధము లేక నిత్యమై నిర్వికారమై ఉంటుంది. ఈ మంత్రమునందు లౌకిక వస్తువులందు నిత్యము కలుగుచున్నటువంటి ఆరు విధములైన భావ వికారములు ఆత్మయందు లేవని చూపడమైనది. ఆ విధముగా ఆత్మ అన్ని విధములకు వికారములు లేనిది. ఇదే ఈ మంత్రమునకు నిజమైన అర్థము. 19వ శ్లోకములోని య ఏనం వేత్తి హంతారం అను వాక్యమునకు ఆత్మ చంపుట అనుక్రియకు కర్త కాదు కర్మగూడ కాదు అని అర్థము. అలా ప్రతిజ్ఞ చేసిన అనంతరమే నజాయతే అని అనగా ఆత్మకు జన్మమరణాదులు లేనందున నిర్వికారమైనది అని చెప్పబడినది. ఆ నిర్వికారిత్వమునకు తగిన హేతువు కూడా చెప్పి ఇప్పుడు ఆ విధముగా ప్రతిజ్ఞ చేసి చెప్పిన అర్థమునకు ఉపసంహారమును చెప్పుచున్నారు.